హావ

ఆస్వాహయ సమోద్రేవామేన్మాదాయ రాజాయ పేషా బహుళం పోరో స్పృహా మాహనాహర్షదే విజమాన సాయం విషంగం బహుళం పురస్పృహావమానాయ్యమాహయే సముద్రాయ విషంగం బహుళం సుమమాహ ఔహాయ ద్రవ పరిగా సన్నిహేరా దర్భే పునా నోహ అభే వాజామర్షా అశ్వం ఏ అశ్వాం నహాజినం మర్జయంత అచ్చాయ బర్హాయ పరికోషాయుణానోభివా జామాహర్షా ఆహర్షా ఓహోయ్ అహోహవా అశ్వన్నద్వాజినం మా జాయాంత ఓహోయ్ అహోహవా అచ్చాబర్హాయ శనాభే నాయే యాహవా సన్నిషేయ కోణా నోహే వాజామర్షా అశ్వన్నద్వాహాజినం మర్జయంతా భావోహాయ నాయాయ పౌణామర్షా సన్నద్వాజనం మాయాంత అచ్చాబర్హాయ రాసనా భాయ ్రువాణా దేవదేవాజలిమా వివాహాతృబంధో అవాకా ప్రవారా ్రువాణా దేవదేవాజలిమా వివాక్తేజబంధో అవాకా ంధు పవాహక ప్రకవ్యాసనేబ్రువాణ దేవదేవాజని ఆయుధుపవాకే పదావరాభి ఆయ విశ్రవచేయ్రవణే హోయ విశ్రవచ ప్రవణే ఆయ్యాయ విశ్రవచ ప్రవణే హోయ ఇహోయ ఇహ్రవచేరయ ప్రవణే హోయ్యాయ్యా ్రవచేరయ ప్రవణే ఇహోయ ఇహోయ ఇహోవాచా హే రయా ఇబ్రావన్నే జనే తా ప్రేషు నిదాగ్నాయ గావిందా సౌరేయస్య